கையு மண்டு ரெக்கவிப்பு கொண்டு பச்சு பாலனே மனசு சொந்த கூட்டிலோ ఎగిరామంటే అండదా ఊహాలోకం ఎక్కడెక్కడున్న పీలిచామంటే నిజంగా నిజం కాదా రయ్యి రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత ఊటిలో సంతోషమే కొలిచేందుకు మనసులో స్మైలుకే పోస్కేలు ఎందుకు ఎవరెస్ట్ హైటే చాలదే పెసిఫిక్లో తేచల్లదే కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు మనసులో ఉన్నది ఒక్కటే జిందగి చూసే తాం దాని సంగతి ఉన్నది ఒక్కటే జిందగి చూసే తాం దాని సంగతి స్వేచ్ఛ ఆరెంజ్ అంటే ఆశ బ్లూ అంటే సంతోషం రెడ్ అంటే ఆవేశం గ్రీన్ అంటే ప్రశాంతం వైలెట్ అంటే పంతం ఇండిగో ప్రేమల సిద్ధాంతం రంగులని చల్లిన కాగితం జీవితం లైఫ్ ఇస్ ఎ రెయిన్బో రంగుల్లో రంగై a rainbow rangulo rangaipo life is a rainbow rangulo rangaipo orai rai mandu rekkavippu kondu vachi valane manasu sonda gootilo ఎగిరామంటే అండదా ఊహాలోకం ఎక్కడెక్కడున్న పీలిచామంటే నిజంగా నిజం కాదా రయ్యి రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత ఊటిలో లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారిన ఫీలింగ్ మారిన మైక్ ఉన్నదే పాటే లేదు డబ్బు ఉన్నదే బీటే లేదు స్పీకర్ ఉన్నదే పెప్పే లేదు స్టేజ్ ఉన్నదే స్టెప్పే లేదు వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా పంచ కుర్చీ ఉన్నదే కౌంటర్ లేదు, సర్కిల్ ఉన్నదే సెంటర్ లేదు, ఈడు లోపల ఏలే లేదు, ఎవడి లోపల గోలే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. రాగం ఉన్నది రంబే లేదు, రంగు ఉన్నది పొంగే లేదు, ట్యాంగ్ ఉన్నది సౌండే లేదు, గ్యాంగ్ ఉన్నది బ్యాంగే లేదు, మేజువాణి ఉంది మోజువాణి లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, అయ్యో వాటమ్మా. Whatamma, what is this amma? Whatamma, what is this amma? పంచు ఉన్నదే కౌంటర్ లేదు, సర్కిల్ ఉన్నదే సెంటర్ లేదు, ఈడు లోపల ఏలే లేదు, ఎవడి లోపల గోలే లేదు. వాటమ్మా.